205 హ్రీంకార్ కుండాగ్ని శిఖ సం భా హ్రీంకార్ కుండాగ్ని శిఖ హ్రీంకార ఏన కుండం వాచ్యవాచక సంబంధిన పరబ్రహ్మావచ్ఛేదకతయ ఆహవని సుదిసదృశం తస్యాగ్ని శిఖ ఉద్దిగ్నౌ జుహోతి ఇతి ప్రమాణేన ఆహసనీయే జహోతి ఇతి విధి వాక్యావగత హోమాధారతాయాః కేవలహవనీయస్యా యోగ్యతయా సాగ్నిజ్వాలస్య హోమాధారతాయాం జ్ఞాయమానాయ మదృష్టద్వారా స్వర్గసంబంధేన స్వార్థకతయా తజ్ఞాపక వేదవాక్యస్యాపి పురుషార్థసంబంధిత్వమాహననీయనిష్ఠ హోమాధికరణదీస్తాగ్ని జ్వాలాస్వాధారభూత కుండ సార్థక్య సంపాది కేనాభవతి తథా స్వవాచక బీజస్యాపి 304 లలితా త్రిసతి భాష్యం మంతే రూపాసిత ఇతి విధిగత దేవతోపాసన కరణానాం మంత్రాణమపి స్వవాచకతయా సార్థకే సంపాదన తథోచ్యతే ఓం హ్రీంకార కుండాగ్ని శిఖాయే నమః ఆహహో ఆం వి హ్రీంకారమే హోమకుండము వాచ్యవాచక సంబంధముతో పరబ్రహ్మానఛేదక రూపముతో నియాదిక్కు తద్దృశమైనది ఆ యజ్ఞి కుండము నందలి యజ్ఞి జ్వాలారూపమైనది. ఉద్దిగ్నౌ జుహోతి ప్రజ్వలించుచున్న యజ్ఞియందు హోమము చేయును అను ప్రమాణము చేత ఆహననీయే జుహోత్యాహవనీయమునందు హోమము చేయుసు అను విధివాక్యము చేత అనగతమైన హోమాధారత్వము కేనల ఆహననీయ కుండమునకు యోగ్యము కాదు. ఆ కారణముచేత అగ్ని జ్వాలయుకమైన కుండమే మమున కాధారమని తెలియబడుచున్నది. కాగా పుణ్యకర్మానుష్ఠానము వలన సంపాదితమైన యదృష్టము ద్వారా స్వర్గ సంబంధముతో చరితార్థ మగుచున్నది. అట్లగుట వలన ఆ రీతిగా స్వర్గ సంబంధనాపకమైన వేదవాక్యమునకు గూఢ పురుషార్థ సంబంధిత్వము ఆహవనీయకుండనిష్టమైన హోమము నకు అధికరణమైన ప్రజ్వలితాగ్ని జ్వాలకు ఆధారభూతమైన ఆహవనీయకుండమునకు సార్థకతా సంపాదకము నలెభాసించుచున్నది. ఆ రీతిగా పరదేవతావాచకమైన బీజము మంత్రే కుపాసిత కూడా మంత్రములతో దేనతోపాసనము శంకర 12-39 వరకు 305 శంకర గ్రంథరత్నావళి చేయవలేను అని శృతిచోదితమైన విధివాక్యానుసారము దేవతోపాసనమునకు సాధనభూతములైన మంత్రములకు గూడా పరదేవతావాచకముగా సార్థకతను సంపాదించిన దగుటంజేసి దేవి హ్రీంకారకుండాగ్ని శిఖాయని కీర్తింపబడుచున్నది. విశే దీప్తాగ్నియందు హోమము చేయుట వలన అగ్నికుండము సార్థకమైన రీతిగా మంత్రోపాసనము హ్రీం బీజయుక్తముగా జేయుట వలన మంత్రములు సార్థకములగు నని భావము. హ్రీంకారకుండ మనగా చిదగ్ని కుండమైన మూలాధారము మూలాధారకూపమైన చిదగ్ని కుండము నుండి ఉద్భవించు యజ్ఞి శిఖయే కుండిలేని శక్తి ఆమెయే మహాత్రిపుర సుందరి చిదగ్ని కుండ సంభూతాయని భక్తుల చేత పరమేశ్వరి గుణగానము చేయబడుచున్నది.